ni kaladi premalu padadi ee premalo ni odi ninnu malli malli galavatani kantu neeku needalaga sagutunnade pranalu veedani neenagi ponnani akallalona chuppulona aashalona swasalona dehamanta prema rangu pusukunnadi pancham nuve nuve jnanam prayanam nuve nuve maunam onestam nuve nadipe kaalam nuve nuve sainyam nakosam nuve nuve samaram nalona nuve nuve aayudham onestam nuve nadike ikene kaladi premalu padadi ఓడి నిన్ను మళ్ళీ మళ్ళీ గెలవటానికంటూ నీకు నీడలాగా సాగుతున్నది ప్రాణాలు వీడని నినాది పొన్నని ఆ కళ్ళలోన చూపులోన ఆశలోన శ్వాసలోన దేహం అంత ప్రేమ రంగు పూసుకున్నది ఇప్పుడు చెప్పరా ఒరిజినల్ ఎక్కడ ఉన్నారా పండిత్ పండిత్ Stop.